ब्रज रे रे मानस श्री रघुवीरम ब्रज रे रे मानस श्री रघुवीरम ब्रज रे रे मानस रघुवीरम ब्रज रे रे मानस श्री रघुवीरम गोपी मोगिनदम वासुदेवम हरिम प्रणदम वासुदेवम हरिम भूति मोति प्रणदम वासुदेवम हरिम ब्रज रे रे मानस व्रजना विदोरम व्रजना विदोरम ये श्वादारम व्रजना विदोरम ये व्रजना विदोरम ये श्वादारम सुजन मदारम सुंदराकारम सुजन मदारम सुजनमदारम सुंदरागारम ब्रज रे रे मानस श्री रघुवीरम प्रणदम वासुदेवम हरिम ब्रज रे रे मानस रावण मदनम रक्षित भुवनम रावण मदनम रक्षित भुवनम रावण मदनम रक्षित भुवनम रावण मदनम रक्षित भुवनम रवि शशि नयनम रवि जारि मदनम रवि शशि नयनम रविजारि मदनम रविजाति वानर परिवृतम नर परम रविजाति वानर परिवृतम नर परम రవిజాతి మానరా పరిత్రతున్నరవరుం రవిజాతి మానరా పరిత్రతున్నరవరుం రత్నహారం పరిశోభితకందరుం రత్నహార పరిశోభితకందరుం రత్నహార పరిశోభితకందరుం రవి శశి భుజ బుధ గురు శుక్ర శనేశ్వర రాహు కేతు నేదారం రవి శశి భుజ బుధ గురు శుక్ర శనేశ్వర రాహు కేతు నేదారం రాజకుమారం రామం పవన జాతం పవని జా మనోహర రాజకుమారం రామం పవన జాతం పవని జా మనోహర రాజకుమారం రామం పవన జాతం పవని జా మనోహరం మానస క్షీర గోవీరం భూతి మూర్తి వాసుదేవం హరిం భజరే మానస